మెదడు పుస్తకం 9వ భాగం. కణ సిద్ధాంతమే నిజం అయితే మరి మెదడులో కూడా కణాలు ఉండాలి. కణ సిద్ధాంతానికి పునాదులు పడుతున్న దశలో 1938లో రాబర్ట్ రేమాక్ అనే పోలిష్ వైద్యుడు సూక్ష్మదర్శినిలో నాడుల్ని పరీక్షిస్తూ కొన్ని ముఖ్యమైన పరిశోధనలు చేశాడు. నాడులు డొల్లగా లేవని మొట్టమొదట నిరూపించిన వాడు ఇతడే. ప్రాచీన గ్రీకులు నాడులు డొల్లగా ఉంటాయని నమ్మేవారు. సూక్ష్మదర్శినిలో కూడా చూడలేనంత సన్నగా ఉండే కొన్ని నాడీ తీగల చుట్టూ ఒక విధమైన కొవ్వు పదార్థం కప్పబడి ఉంటుందని అతడు గుర్తించాడు. ఆ కొవ్వు పదార్థానికి మయోలిన్ తొడుగు అని పేరు. మయోలిన్ తొడుగు ఉన్న నాడులు చూడటానికి కొద్దిగా తెల్లగా ఉంటాయి. ఆ తొడుగు లేని నాడులు కాస్త చిక్కని రంగులో ఉంటాయి. కనుక మెదడులో తెల్లని నాడులున్న పదార్థాన్ని వైట్ మ్యాటర్ అని, చిక్కని రంగులున్న నాడులు గల పదార్థాన్ని గ్రే మ్యాటర్ అని అంటారు. మెదడు ఉపరితలం మీద ఉండేది గ్రే మ్యాటర్, అంతరంగంలో ఉండేది వైట్ మ్యాటర్. అందుకు విరుద్ధంగా వెన్నుపాములో వైట్ మ్యాటర్ బయట, గ్రే మ్యాటర్ లోపల ఉంటాయి. అదే కాలంలో జీవశాస్త్రవేత్త జాన్ ఎవాంజలిస్టా పూర్కిస్నే కూడా కొన్ని ముఖ్యమైన ఆవిష్కరణలు చేస్తున్నాడు. 1837లో అతడు ప్రత్యేక నాడీ కణాల రూపురేఖలని వర్ణించాడు. కణాల లోపల ఉండే పదార్థాన్ని ఉద్దేశిస్తూ ప్రోటోప్లానం అన్న పదాన్ని మొట్టమొదట వాడింది అతడే. బాగా పెద్ద పరిమాణంలో ఉండే నాడీ కణాలని కలిపి ఉంచే పదార్థం ఒకటి ఉంది. దాని పేరే న్యూరోగ్లియ. 1854లో రడల్ఫ్ కార్ల్ విర్పో అనే జర్మన్ వైద్యుడు న్యూరోగ్లియా పదార్థంలో కూడా నాడీ తీగల కన్నా చిన్నవైన గ్లయన్ కణాలు ఉంటాయని నిరూపించాడు. మనిషి మెదడులో 100 బిలియన్ల నాడీ కణాలు, అందుకు 10 నుండి 50 రెట్లకు పైగా గ్లయా కణాలు ఉంటాయని అంచనా. నాడీ కణాలకి ఖచ్చితమైన ఆకృతి ఏమీ ఉండదని పూర్కిన్వే నిరూపించాడు. అందులోంచి పొడుచుకొచ్చే తీగలు చెట్టు కొమ్మల్లా శాఖోపశాఖలుగా విస్తరించడం కనిపిస్తుంది. ఈ శాఖలకి డెండ్రైట్స్ అనే పేరు, అంటే గ్రీకు భాషలో చెట్టు అనే అర్థం. ఇవి కాకుండా సన్నని పొడవైన తీగలు కూడా ఉంటాయి. వీటికి అక్సాన్స్ అని పేరు. ఈ అక్సాన్ల చుట్టూ మయోలిన్ తొడుగు ఉంటుంది, అంటే గ్రే మ్యాటర్లో ఎక్కువగా నాడీ కణాలు, గ్లయల్ కణాలు మాత్రమే ఉంటాయి. వైట్ మ్యాటర్లో ఎక్కువగా అక్సాన్లు మాత్రమే ఉంటాయి. 1849లో రడల్ఫ్ ఆల్బర్ట్ ఫాన్ కోయిలికర్ అనే స్విస్ జీవశాస్త్రవేత్త కొన్ని అక్సాన్లు నాడీ కణాలతో అనుసంధానమై ఉన్నాయని నిరూపించాడు. అలాగే 1891లో హైన్రిక్ విల్హెల్మ్ ఫాన్ వాల్డేయర్ హార్జ్ అనే జర్మన్ జీవశాస్త్రవేత్త ఆక్సాన్లన్నీ నాడీ కణాలతో కలపబడి ఉన్నాయని నిరూపించాడు. డెండ్రైట్లు ఆక్సాన్లు తగిలించి ఉన్న నాడీ కణాలకి న్యూరాన్లు అని పేరు పెట్టాడు. ఒక న్యూరాన్ యొక్క పొడవు ఆక్సాన్ తక్కిన న్యూరాన్ల డెండ్రైట్లతో సంధింపబడి ఉంటుందని, కనుక నాడీ మండలం అంతా కోటాను కోట్ల న్యూరాన్ల బృహత్తర జాలం అని అతడు భావించాడు. ఈ భావననే న్యూరాన్ సిద్ధాంతం అంటారు. 1873లో ఇటాలియన్ జీవశాస్త్రవేత్త కామిల్లో గాల్చి కొన్ని ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి కణాలకి రంగు పట్టించే స్టెయినింగ్ పద్ధతిని కనిపెట్టాడు. ఈ పద్ధతుల్లో కణాలలో కొన్ని ప్రత్యేక కణాంగాలలోకి మాత్రమే రంగు ఎక్కేట్టు చేయవచ్చు.